పసెక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతామా, ఊరెళ్ళిపోతామా, ఊరెళ్ళిపోతామా, ఎర్ర బస్సెక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతామా. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా. నల్లమల అడవుల్లోన పులిసింత చెట్ల కేదా, మల్లెలు బూసేటి సల్లాని పల్లెకుటుంది. మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం, అడవి ఆ పల్లె అందం పూతే నేల సందం. నల్లమల అడవుల్లోన పులిసింత చెట్ల కింద పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు దవ్వే. పుత్తడి మెరుపుల్లోన మల్లెలు మాడిపోయే, మనసున్న పల్లె జనం వలసల్లో చెదిరిపోయే. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా. గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన, ఇసుక తిన్నెలు మీద వెండి వెన్నెల్లు కురువ. గంగమ్మ గుండెల్లోన వెచ్చంగా దాచుకున్న, చిరులెన్నో పొంగి పొరులే పచ్చని పల్లెకుటుంది. గోదారి గుండెల్లోన అరిటాకు నీడల్లోన, ఇసుకంతా తరలిపాయే ఎన్నెల్లు రాలిపాయే. ఎగువ గోదారి పైన ఆనకట్టలు వెలిసే, ఆ పైన పల్లెలన్నీ నిలువున మునిగిపోయే. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరవుతా మారే రామా.